శ్రీనివాస పాద కండు పావనాదెను వెంకటేశ పావనాదెను కండు పావనాదెను శ్రీగిరియ నిలయన పాద కండు పావనాదెను పాద కండు పావనాదెను మాధవన ప్రసాద పడెదెను ఆదిగాణదె పరమ దుర్భవ బాధయొడు బితు తొళలి బళలుత మేధినియొడు జనుమత్తాళి భేద మతద హాది బిట్టు పాద కండు పావనాదెను శ్రీ శ్రీనివాసన పాద కండు పావనాదెను పువ సుందర శుభకాయ ఇందిరే లోల త్రిజగన్మోహనాకార వరళా పదక మాల కౌస్తుభ ముకుట మణిహార రత్న దుంగురా కాలలొడయువ గెజ్జె సరపణి శీల వైష్ణవ నామ పణయలి కాళరక్కస కుల సంహారన పాలసాగర కన్నెవరణ పాలములోక సార్వభౌమన మేలుపు వైకుంఠదల్లి శ్రీనివాసన పాద కండు పావనాదెను వెంకటేశన పాద కండు పావనాదెను శల్య జరతార కయ్యల్లి కంకణ పట్ట రత్నద నడువి గుడిదార వర్ణిసువరారు సృష్టియొళ గీత మీరిదవతార ఈన కోటి ప్రభాకర బిట్టు వైకుంఠ ఇహకె సాగి బెట్టద మేలే వాసనాగి కొట్టు వరగళ మూరు జగకే శెట్టి అందది కాసు కొళ్ళువ దుష్ట భ్రష్టాశిష్టరల్లర ఇష్టదాయక దిట్టదేవనా పాద కండు పావనాదెను నమ్మ శ్రీనివాసన పాద కండు పావనాదెను ಮನದಲ್ಲಿ ಸಕಲ ಸೇವಕರು ಭಯ ಭಕ್ತಿಯಿಂದ ಬಂದು ಹರಕೆಯ ತಂದು ನೀಡುವರು ತುಂಬುರ ನಾರದರೊಂದಿಗಾನದಿ ಪಾಡಿ ಪೊಗಳುವರು ಆನಂದ ಕೋರುವರು ಹೊಂದಿ ಭಜಿಸುತ್ತ ಸಪ್ತ ಋಷಿಗಣ ಬಂದು ಇಳಿವರು ಬಿಡದೆ ಅನುದಿನ ವಂದ್ಯ ನಿಗಮಾದಿ ಬಂಧು ಭಜಿಪರ ಕಂದುಗೊರಳಾದಿ ಬ್ರಹ್ಮಸುರರಿಂ ಕಂದ ಪರಿಮಳ ಕುಸುಮ ದ್ರವ್ಯಗಳಿಂದ ಸೇವೆಯ ಗೊಂಬ ದೇವನ ಪಾದ ಕಂಡು ಪಾವನಾದೆನು ಶ್ರೀಗಿರಿಯ ನಿಲಯನ ಪಾದ ಕಂಡು ಪಾವನಾದೆನು ಪಾವನಾದೆನು ಕಾಲದಿ ಬಾಲನವತಾರ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲದಿ ಸದಮಲಾಂಗ ಯೌವನಾಕಾರ ಸುಸಂಧ್ಯಾ ಕಾಲದಿ ಮುದುಕನಾಗಿ ಕಾಂಬ ಮನೋಹರ ಬಹುಮಹಿ ಮಗಾರ ಪದುಮವದನ ಮದನ ನೈಯ ಪದುಮವತಿಯ ಪ್ರಾಣ ಪ್ರಿಯ ಒದಗಿ ಬಂದ ಭಕುತ ಜನರನು ಸುದಯದಿಂದ ಕರೆದು ಪ್ರಸಾದ ಮುದದಿ ನೀಡುತ್ತ ಕೃಪೆಯ ದೋರಿ ಸದಮಲ ಸಂಪದವ ನೀವನ ಪಾದ ಕಂಡು ಪಾವನಾದೆನು ಶ್ರೀನಿವಾಸನ ಪಾದ ಕಂಡು ಪಾವನಾದೆನು ತನ ಲೋಕ ಶೃಂಗಾರ ಏರಿ ನೋಡಲು ಪಾರಗಿರಿ ತುದಿ ಗಾಳಿ ಗೋಪುರ ಮುಂದೆ ನಡೆಯಲು ದಾರಿಯಲ್ಲಿ ಕೊಳ್ಳ ಏಳು ವಿಸ್ತಾರ ಪರಮ ಪರತರ ತೋರುವ ಮಹಾಗುಡಿಯ ಗೋಪುರ ದ್ವಾರ ಚಿನ್ನದ ಕಳಸ ಬಂಗಾರಗಾರು ಮಾಡದೆ ದಾಸ ಜನರನು ತಾರತಮ್ಯದಿ ಪೊರೆಯ ಲೋಸುಗ ಸೇರಿ ದಾರುಣಿ ವೈಕುಂಠವೆನಿಸಿದ ತೀರ ವೆಂಕಟ ಶ್ರೀಶರಾಮನ ತಿರುಮಲೇಶನ ಪಾದ ಕಂಡು ಪಾವನಾದೆನು ಶ್ರೀಗಿರಿಯ ನಿಲಯನ ಪಾದ ಕಂಡು ಪಾವನಾದೆನು ಶ್ರೀನಿವಾಸ ವೆಂಕಟೇಶ ಸಪ್ತಾದ್ರಿವಾಸ ಶೇಷಾದ್ರಿವಾಸ ಶ್ರೀನಿವಾಸ ವೆಂಕಟೇಶ ಶ್ರೀನಿವಾಸ